నాలుగు సిద్ధ గీత. పూర్వం విదేహదేశానికి జనకుడనే రాజు ఉండేవాడు. అతను చాలా ఉత్తముడుగా పేరు తెచ్చుకున్నాడు. అతనొకసారి వసంత ఋతువులో దగ్గరే ఉన్న హేమవత్ పర్వతం మీదికి విహారం కోసం వెళ్లాడు. అతను అలా కొండ గుహల వెంట సరదాగా తిరుగుతూ ఉండగా ఒకచోట కొంతమంది సిద్ధులు చెట్ల చాటుగా కూర్చుని ఏవో పాటలు పాడుకోవటం వినిపించింది. ఆ రాగాలు చాలా బాగున్నాయి, అందుకోసమని ఇతను అక్కడే చాటుగా నిలబడిపోయి వాళ్ల పాటలు వినసాగాడు. ఆ పాటలు ఇలా ఉన్నాయి. ఒకటవ పాట చక్షురాదులు విషయ పాళితో సంగమందగా పుట్టు వృత్తిలో ఆయసర్వ్. ఏడు మోదలవముగా వెలుగు తెలివియే ఆత్మతత్వము అరసి చూడగా ఒకడు మంచి పద్మం చూశాడు. ఆనందం కలిగింది. ఇక్కడ ఏం జరుగుతోంది? అతని నేత్రమనే ఇంద్రియానికి పద్మమనే విషయానికి సంబంధం ఏర్పడింది. దానివల్ల అతని అంతఃకరణంలో ఒక చిత్తవృత్తి ఏర్పడింది, ఒక అలవంటి మార్పు ఏర్పడింది. ఆ చిత్తవృత్తిలో ఆనందం స్ఫురించింది. ఇది ఎక్కడనుంచి వచ్చింది, ఎక్కడినుంచో రాలేదు, అంతటా ఉన్నది అదే. మామూలు దశలో అది మాయవల్ల మరుగున పడిపోయి ఉంది, ముసుగులో మూసుకుపోయి ఉంది. ఇప్పుడు ఈ పద్మాకారమైన చిత్తవృత్తి ఆ ముసుగును పాక్షికంగా తాత్కాలికంగా తొలగించింది. అందువల్ల అక్కడే ఉన్న ఆనందం రేఖామాత్రంగా తడుక్కున మెరిసింది. కాని ఈ జీవుడు అది అఖండ పరమాత్మానందంలో భాగమని గ్రహించక ఈ ఆనంద పద్మం వల్ల వచ్చిన పద్మానందం అనుకుంటున్నాడు. అందువల్ల తొలగిన ముసుగు మళ్లీ కమ్ముకుపోతోంది. ఈ విషయాన్ని గ్రహించినవాడు ఎక్కడ ఏ ఇంద్రియానికి ఏ విషయానందం కలిగినా అందులో ఆ విషయభాగాన్ని పక్కకు తోసేసి ఆనంద భాగాన్ని ఆశ్రయించి ఇది ఆ అఖండ పరమాత్మానందమే అని అనుసంధానం చేసుకుంటాడు. దానివల్ల ప్రపంచంలోని ప్రతి విషయం దగ్గర అతనికి ఆనందరూపమైన ఆత్మరూపమే దర్శనమిస్తుంది. ఆత్మానుసంధానం చేసుకునే విధానం ఇదే అని ఈ పాటకు భావం. రెండవ పాట ద్రష్టుదర్శన దృశ్యాన్ని త్యక్త్వా వాసనయా సహా దర్శన ప్రథమాభాసం ఆత్మానం సముపాస్మహే సర్గా 8 శ్లోకం 10. ఇది చాలా గొప్ప శ్లోకం, అందువల్ల దీన్ని పాటగా అనువదించకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బద్ధ జీవులందరికీ త్రిపుటులు ఉంటాయి. వాటిలో ద్రష్ట దర్శనము దృశ్యమున్నే త్రిపుట ముఖ్యమైనది. నేను చూసేవాణ్ణి, నేను చేసే పని దర్శనము, ఇది చూడబడేదివే ద్రష్టు దర్శన దృశ్యాలు. ఈ భావాలు ఎవరికైనా ఉంటాయి. దీనికి కారణం పూర్వజన్మ వాసనలే. కనుక త్రిపుటులు పోవాలంటే వాసనలు పోవాలి. వాసనలు ఎలా పోతాయి? లోకంలో రకరకాల చూపులున్నాయి. నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను వింటున్నాను, ఇలాంటివన్నీ చూపులే. ఈ వాక్యాలన్నింటిలో మొదట ఏముంది? నేను అని ఉంది. నేను నిజంగా ద్రష్టునైతే నేను మొట్టమొదటగా దేనిని దర్శించాలి? అన్నిటికన్నా దగ్గరగా ఉన్న నేనును దర్శించాలి. అన్ని క్రియలకు ఆదిలో ఉన్న నేనును దర్శించాలి. జీవులందరూ ఒక్కేటే పొరపాటు చేస్తున్నారు. మొదటగా దగ్గరగా అన్నిచోట్లా ఉన్న నేనును విడిచిపెట్టి దూరంగా ఉన్న విషయాలను దర్శిస్తున్నారు. దీనిని సరిచేసుకుని దర్శన క్రియలో మొట్టమొదటగా భాసించే నన్ను నేను చూసుకోవటం మొదలు పెడితే అన్ని వాసనలు పోతాయి. అలా దర్శన క్రియలో ప్రథమంగా దర్శనమిచ్చేవాడే పరమాత్మ అని మేము ఉపాసన చేస్తున్నాము అని ఈ పాటకు భావం. ఆయసర్వ్. 8 మూడవ పాట కలడు లేడని వాదులాడది వారి మధ్య తటస్థుడై కలిమిలేముల సాక్షి ఎగుచును చాటిచూపెడి దాత్మసుమ్మ. ఆత్మ ఉన్నదనీ లేదనీ రెండు పక్షాలవారు తగాదాలాడుకుంటున్నారు. ఒక పక్షంవారికి ఆత్మ లేనిదిగా కనిపిస్తోంది, మరొక పక్షంవారికి ఆత్మ ఉన్నదిగా కనిపిస్తోంది. కాని ఈ ఆత్మ ఏ పక్షంలోనూ చేరకుండా తటస్థంగా ఉండి ఉండటానికి లేకపోవటానికి రెంటికీ కూడా తానే సాక్షిగా ఉంటూ ఉందనేవారికి ఉండటాన్ని చూపిస్తోంది, లేదనేవారికి లేకపోవటాన్ని చూపిస్తోంది. కనుక ఈ ఉనికికి లేమికి వెలుపల నిత్యసాక్షిగా ఉండేదే ఆత్మ అని మేము ఉపాసిస్తున్నాం అని ఈ పాట భావం. నాలుగవ పాట. యవనియందున యవని దగుచును, యవని వల్లనో యవని కొరకై, యవని చేతనో యవని గూరిచి విశ్వమేర్పడే నదియే బ్రహ్మము. ఈ పాటలో సప్తమి నుంచి ప్రథమ దాకా అన్ని విభక్తులు వరుసగా వెనక్కు నడిచి వచ్చాయి. చూడండి, ఇది యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్రయంత్యభి సంవిశంతితి వంటి వేదవాక్యాలకు అనువాదప్రాయం. దీన్ని బట్టి సృష్టిలో ఏ పదార్థాన్ని చూసినా దానికి వెనకాల దానికి తర్వాత ఉండే నిత్యసత్య పదార్థాన్ని అనుసంధానం చేసుకోవటం నేర్చుకోవాలని ఆ సిద్ధుల అభిప్రాయం. ఐదవ పాట. అకారమే తల హకారమే తుద, అన్నివర్ణము లందు కలిసెను తనను చెప్పు నహం పదంబది, ఆహమ్మే బ్రహ్మ నిజమిది. ఇది కొంతవరకు వ్యాకరణ శాస్త్రం మీద ఆధారపడిన అనుసంధాన విధానం. వ్యాకరణ శాస్త్రంలో వర్ణమాలలో ఒక మొదటి అక్షరాన్ని దాని తర్వాత వచ్చే మరో అక్షరాన్ని కలిపి పలికితే ఆ రెండు కలిపి మధ్యలో ఉండే అక్షరాలన్నిటినీ కూడా సంకేతపరుస్తాయి. ఉదాహరణకు బాల అనే పదం ఉంది, బకారం దగ్గర్నుంచి లకారం దాకా ఉండే అన్ని వర్ణాలు కలిపి బాల అని పేరు. ఈ ఆరు స్వాధిష్ఠాన చక్రంలో ఉండే బీజాక్షరాలు కనుక ఈ చక్రానికి బాలచక్రమని ఒక పేరు. ఇలాగే అహ అనే అక్షరాలను కలిపితే అహం అనే శబ్దం వస్తుంది. ఇది ఆ నుంచి అహా దాకా ఉన్న 50 అక్షరాలకు సంకేతం అవుతుంది. అక్షరాలే శబ్దం, శబ్దమే ప్రపంచం అనే సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే అహం అనేది ప్రపంచంలోని ప్రతి పదార్థానికి సంకేతం అవుతుంది. అందుకే ప్రపంచంలోని ప్రతి జీవుడు తనను గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే అహమహం. ఆయసర్ 9 నేను నేను అనే అంటున్నాడు. ఇలా అహం నేను అనే శబ్దం ప్రతి పదార్థానికి పేరే అయినప్పటికీ ఎవడికి వాడు ఇది నన్ను మాత్రమే బాధిస్తోంది అని అనుకుంటున్నాడు. ఇలా ప్రతివాడిలోనూ పరిమితంగా ఉన్నట్లు కనిపిస్తూ అన్ని పదార్థాలలోనూ అంతటా వ్యాపించి ఉన్నట్టి తత్వమే ఆత్మనని మేము ఉపాసిస్తున్నాము అని ఈ సిద్ధుల అభిప్రాయం. ఆరవ పాట. ఎడద నుండిన ఈసు విడుచుచు, వేరు దైవము వెదుకు వారలు, కరగతంబగు కౌస్తుభంబును విడిచి గులకల వెదుకు వీరులు. ఆస్తికులై దేవతాపూజలు చేసేవారు చాలామంది దేవుడు విగ్రహంలో ఉన్నాడని, గుడిలో ఉన్నాడని, కాశి వంటి క్షేత్రాలలో ఉన్నాడని, వైకుంఠం వంటి లోకాలలో ఉన్నాడని వెతుక్కుంటూ ఉంటారు. నిజానికి అసలైన దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు. నా హృదయంలో ఉన్నవాడు నేనుగాక మరొకడు ఎట్లా అవుతాడు? కనుక నేనే పరమాత్మను అనే మాట తెలుసుకోలేక దేవతల కోసం ఎక్కడెక్కడో వెతుక్కునేవాళ్లు శ్రీమహావిష్ణువు ధరించే కౌస్తుభమణి చేతిలోకి వచ్చి పడితే ఏదో అనుకుని పక్కన పారేసి రత్నాల కోసం గులక రాళ్లలో వెతుక్కుంటున్నారు. వాళ్లు అంతటీ మూఢులు కనుక మేము మా హృదయంలో ఉండే జీవాత్మనే పరమాత్మగా ఉపాసిస్తున్నామని ఈ సిద్ధుల భావం. ఏడవ పాట. ఆశలన్నీయూ విడిచి నప్పుడు దొరకు ఫలమిది బ్రహ్మ మనగా, అద్ది తగిలిన ఆశలని 7 లతల పాదులు తునిగిపోవును ఇది ఉపనిషత్తులో గల. యదా సర్వే ప్రతియంతే కామాయే స్యహృదిస్థితాః అథ మర్యో 2 భవతి అత్ర బ్రహ్మ సమస్నుతే వంటి మంత్రాలకు అనువాదప్రాయమైనది హృదయంలో గల ఆశలన్నీ వాసనలతో సహా తొలగిపోతే పరబ్రహ్మమనే ఫలం లభిస్తుంది. ఆ పరబ్రహ్మ భావన హృదయానికి తగిలిన కొద్దీ ఆశలనే లతల మొదళ్లన్నీ తెగిపోతాయి. కనుక ఆశలు లేని స్థానంలో గల శుద్ధ వస్తువునే పరబ్రహ్మగా ఉపాసిస్తున్నాము అని వీరి అభిప్రాయం. ఆయసర్ 10 8 పాట. జగతి పదార్థము లన్నీను విరసములంచును తెలిసిను వాటిని మరిగో రెడువాడున్నారుడా, కాదొక గాడిదయే. ఇక్కడ ఈ సిద్ధులు శాస్త్రజ్ఞానంచేత గురుబోధచేత తత్వజ్ఞానాన్ని సంపాదించి జగత్తులో కనిపించే పదార్థాలన్నీ కూడా లేనివే అని బౌద్ధికంగా తెలుసుకుని కూడా వ్యామోహ బంధాల నుంచి బయటపడలేకపోతున్న వారిని నిందిస్తున్నారు. అలాంటి వాళ్లు గాడిదలే అనటం ద్వారా వైరాగ్యాభ్యాసం లేనిదే తత్వజ్ఞానం ఫలించదని వారు సూచిస్తున్నారు. 9వ పాఠ, మరల మరల లేచుని ఉయింద్రియాలనే పాములన్ వివేక మనెడు కర్రతో వజ్రమూని దేవవిభుడు పర్వతాలనే కొట్టినట్లు కొట్టవలెను లేవనట్లుగా. ఇది కూడా సమదమ సాధన ద్వారా అంటే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం ద్వారా వైరాగ్య సాధననే బోధిస్తోంది. సాధకుడు తనలో కోరిక మొలిచినప్పుడల్లా ఆయా ఇంద్రియాలకు ఆయా విషయాల ముక్క అసత్యత్వాన్ని గుర్తుచేసి తద్వారా వాటిని విషయలోలత్వం నుంచి మళ్లించాలని ఈ సిద్ధుల అభిప్రాయం. 10వ పాఠ, సమదమ సుఖమే పవిత్రము, మనః ప్రశాంతిని తెచ్చునది, మనసు శమించిన సుఖమేమో, స్వరూపమందున స్థితి గలుగు. ఈ చివరి పాటలో ఈ సిద్ధులు సాధన సారాంశాన్ని చెప్పేస్తున్నారు. లోకంలో యజ్ఞయాగాది రూపాలైన కర్మలు, పూజోత్సవాది రూపాలైన వ్రతాలు, మంత్రానుష్ఠాన ప్రాణాయామాది రూపాలైన యోగాలు ఇలాంటివన్నీ ఎన్ని ఉన్నా అవన్నీ మంచివే అయినా సమదమాలే ముఖ్యమైనవి. సమదమాలంటే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహాలు, వాటిని బలవంతంగా సాధిస్తే చాలదు, ఆ సాధన వల్ల ఒక ఆనందం కలగాలి. అలాంటి సమదమాలే పవిత్రమైనవి, ఎందుకంటే అవి మాత్రమే మనశ్శాంతిని తీసుకురాగలవు. ఇక్కడ మనశ్శాంతి అంటే మనస్సులో కల్లోలాలు తగ్గటం కాదు, మనస్సులో ఆలోచనలనే అలలు అణగారిపోవటం. అలా మనస్సు శమించిపోతే ఇందాకటి సమదమానందం కన్న మించిన పరమానంద స్వరూపమైన స్వస్వరూపస్థితి దర్శనమిస్తుంది. ఆ స్థితి సుస్థిరమై నిలబడిపోతుంది. ఈ 10 పాటలు వినేసరికి జనక మహారాజుకు క్రమక్రమంగా సంగీతానందం పోయి ఏడుపు ఎగదన్నుకొచ్చింది. ఎలాగో దానిని దిగమింగుకొని మెల్లిగా వెనక్కి వచ్చి ఇంటికి చేరి మేడమీదకు వెళ్లి ఒంటరిగా కూర్చున్నాడు. ఆయసర్వ్. 11, ఆ సిద్ధుల గానాలు చెవులల్లో గింగురుమంటున్నాయి. గింగురుమనేది నిజానికి ఆ రాగాలు కావు, వాటిలోని తత్వార్థాలు. దాంతో ఆ రాజు ఇక తన గురించి, తన తెలివి గురించి ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. వెంటనే మొదటి మాటగా, హా కష్టమతి కష్టాసు లోకలోల దశా స్వయం పాషాణే శివ పాషాణ ఆలుఠామి బలాదహం. సర్గ 9, శ్లోకం 5. అరరే, ఎంత కష్టం! నాకు ఎన్ని సంసార దశలు గడిచిపోయాయి! ఆ దశలన్నీ ఎలా గడిచిపోయాయో ఆలోచించుకుంటే గుండ్రాళ్లమీద నుంచి దొర్లిపోయే గుండ్రాయి లాగ ఉంది ఇప్పుడు నా పరిస్థితి అనిపించింది. వాల్మీకి మహర్షి 9వ సర్గలో 5వ శ్లోకంలో ప్రారంభించిన ఆత్మగతమైన అంతర్మథనాన్ని, అనగా సాలిలక్వీయిని 60 శ్లోకాలకు పెంచి 65వ శ్లోకంతో ఈ సర్గను పూర్తి చేశాడు. ఈ సర్గలో అడుగడుగునా వైరాగ్య సాధకుల మీద స్థరముద్రలు, వేగల మెరుపుల కొరడాల వంటి కవితా చమత్కారాలెన్నో ఉన్నాయి. అంతేగాక తాను అధికారినని, రాజునని, వీరున్నని ఈ రకంగా భావించేవాడు వైరాగ్య సాధకుడైతే అతడు చేయవలసిన భావన ప్రక్రియను కూడా చక్కగా వివరించాడు. సాధన దృష్టి కలవారికి ఇది ఎంతో ముఖ్యమైన సర్గ అయినప్పటికీ ఈ విషయాలన్నీ పూర్వం వచ్చినవే గనుక మనం ముందు కథాభాగంలోకి వెళ్ళిపోదాం. జనకమహారాజు చేస్తున్న ఆలోచనా పరంపరలో సిద్ధుల గీతాలు గిరగిరా తిరిగి అవి మళ్లీ మళ్లీ మననమై ఆ మనన బలంచేత అతని హృదయంలోని ఆశావాసనలన్నీ తొలగిపోయి వివేకం ఉదయించి ఇక నేను నాలో స్థిరంగా ఉండిపోతున్నాను అని దృఢ నిశ్చయానికి వచ్చేశాడు. కొద్ది గంటల కాలపు మనన ప్రక్రియ బలంచితనే ఆ మహారాజు యోగ భూమికలలో 7వ భూమికను చేరుకున్నాడు. అలా చేరుకుని ఆ రాజు శిలా ప్రతిమలాగా నిశ్చలంగా ఉండిపోగా ఇంతలో దైవ ప్రేరితుడై ఒక ముసలి ద్వారపాలకుడు అక్కడకు వచ్చి నిత్యానుష్ఠానాలు మానుకుని ఏకాంతంగా కూర్చున్న రాజును చూసి ఆశ్చర్యపోయి వయసులో పెద్దవాడు గనుక ఇలా అపదేశం చేయటం ప్రారంభించాడు. దేవ, దోస్తంభ రెండు. విశ్రాంత సమస్త వసుధాభార సర్గపది శ్లో. సమస్త భూభారాన్ని భుజస్కంధాలమీద మోస్తున్న ఓ మహారాజా, లే రాజరికానికి తగిన దినచర్యకు పూనుకో. ఇదుగో ఈ సుందరాంగుల కుసుమ కర్పూర కుంకుమ మిశ్రిత జలకుంభాలను శిరస్సులమీద ధరించి అవతరించిన నదీ దేవతలలాగా నీ స్నానగృహం దగ్గర నీ రాకకై ఎదురుచూస్తున్నారు. ఒకవేళ నీవు మనోహరమైన సరస్సులో స్నానం చేయదలుచుకుంటే, ఇదిగో ఈ కమల కల్హార కానన భ్రాంత షట్పదాలు తామరతుళ్ల దారాలతో నీకోసం డేరాలు నిర్మించి ఉంచాయి. చూసుకో, ఇదిగో ఈ సరోవర తీర ప్రాంతాలన్నీ విలాసపు గొడుగులతో వీరుల రథాలతో భటుల గుబ్యాలతో నిండిపోయి నీ స్నాన సమయానికి సేవ చేయాలని ఎదురుచూస్తున్నాయి. ఆయసర్ పన్నెండు. ఇదిగో బ్రాహ్మణోత్తములు ముందుగా స్నానాలు చేసి మడికట్టుకొని నీకు దేవపూజలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు స్నానం చేస్తూ మలాపకర్షణ మంత్రాలు చెప్పమంటే చెప్పటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇదిగో ఈ సేవకులు నువ్వు భోజనశాలకు వస్తే నీకు వింజామరాలు వీద్దామని సిద్ధంగా నిలబడి ఉన్నారు. కనుక రాజా, చురుకుగా కదులు. నీలాంటి ఉత్తములు కాలం దాటిపోయాక పనులు చేయటానికి ఇష్టపడరు.